అయం పంథానో విత్తః పురాణో యతో దేవా ఉదజాయంత విశ్వే అదశ్చిదాజనిభీష్ట ప్రవృద్ధో మామాతరముజాపత్తవేగః నాహమతో విరాజా దుర్గహైతీరశ్చనాః పాశ్వాన్ నిర్గమాణి భూమి మే అగ్రదాకత్వాని యుద్ధైత్వేన సంత్వేన వృక్షై రాజతీం మాతరమన్వచష్టననాను గాన్యర్నుగమాని తష్టర్గృహే అభివత్సోమమింద్రస్వత ధన్యం చంబోసుతస్య కిం సరథక్రణభజ్యం సహస్రం మాసో జభార శరదశ్చ పూర్వీ ప్రతిమానమశ్చాతేషూతలేజనిత్వా అవద్యమేవ మన్యమానా గుహా కరింద్రం మాతా వీర్యే నాంగృష్టం అథోదస్తాత్ సుజమత్కంబసారోదసే అపృణాజ్జాయమానః ఏతా అర్షం జలలాభవంతేర్వదీరివ సంక్రోశమానాః ఏతా విపృచ్ఛమిదం భనంతికమాపో అద్రిం పరిధిం రోజంతి ఇమిష్మిదస్మై నిపితా భనంతేంద్రస్యా పద్యం దీదిశం తాపాః మమైతాన్ పుత్రో మహతా వధేన వృత్రం జఘన్వా అసృజద్ది సింధూన్ మమచ్చరత్వాయుపతిః పరా సమమచ్చరత్వా కుషవా జభార మమచ్చిత పశ్యుత మే మమృఢ్యర్మమచ్చిదింద్రస్య హతోదతిష్ఠత్ మమచ్చరతేర్మఘపన్యం సోని విద్వాపహనో జఘాన ఉత్తరోపభూవాంక్షిరో దాసస్య సంపీణగ్వధేన దృష్టిస్ సోమస్త వీరం దాగమనాధృష్టం ఋషభం తుం రవీంద్రం అరీళం వత్సం జరథాయ మాతా స్వయం గాతుం తన్వనిచ్చమానం ఉత మాతా మహిళమన్వేన దీత్వా జగతి పుత్ర దేవాః అథాబ్రవీద్వృత్రమింద్రో హనిష్యాం సహే విష్ణావితరం విక్రామస్వ కస్తే మాతరం విధవామదగ్రచంగస్వామజిఘాం సచ్చరం తమ్ కస్తే దేవో అధీవాదీగాసీద్యప్రాక్షీణా పితరం పాదగృహ్య అవత్యాసు ఆంత్రాణి పేచేన దేవేషు వివిదేమర్ధితారం అవశ్యం జాజామీయమానామధామేశేనో మధ్వాజభార దేవాద్రం నో అపి వాతయమనా హరి ఏవామింద్రవజ్రన్నత్ర విశ్వే దేవాసూమాహ మహాభేరోదసీ వృద్ధమృష్ణం నివేకమిద్వేణతే వృత్రహత్యే అవాసృజం దివ్రయో న దేవాభువః సమ్రాళీంద్ర సత్యయోనిః అహన్నహిం పరిసయా నవన్న ప్రవర్తనీరరతో విశ్వధేనాః అదృక్నవంతం విజాతమబుద్ధ్యమబుద్ధ్యమానం సుషుపానమింద్ర సప్త ప్రతి ప్రవత ఆసయా నమహిం వజ్రే నవిరీనా అపర్వన్ అక్షోదయచ్చవ సాక్షామ బుద్ధ్రం వార్ణవ దస్తవీషేభిరింద్రాః ్రాణ్యౌ్నాదు సమా నవోజో వాభినత్కగుభ పర్వతానాం అభిప్రదర్దర్జన యో నగర్భం రసాజివ ప్రజాయుః సాగమద్రాజః అదర్పజో విసృత భుజభూర్ణేంద్రం వృతాం హరినా ఇంద్రసింధూన్ త్వం మహేమవనిం విశ్వధేనాం దుర్వీతాయే వైయా యక్షరంతి అరామయో నమసే జదన్నస్మృతృణోరింద్ర సింధూన్ ప్రాగ్రవో నభన్వో ఓ నవగ్వాద్భస్రాబిన్వద్యుపదేర్జ్ఞా ధన్వాంగద్రాంగృణతృషాణ అధోగింద్రస్తర్యో ఓదం సోపత్నీ పూర్వేరుషదస్సరదస్త్రమూర్తావృత్రం జఘన్వాజద్వి సింధూన్ పరిక్షిత అతృణద్వద్భానా శ్రీరాజింద్రస్వీతవే పృథివ్యా అమ్రే పుత్రమగ్రువో అధానం దివేశానాద్ధరి భాజ భర్త యా అంధో అఖ్యదీమాదధానో నిర్భూజు కచ్చిత్ సమరం తమర్వ ప్రదే పూర్వా నికరణాని విప్లా విద్వాహ విదుషేకరాంసి యథా వృష్ణ్యా నిస్వగోర్తాంసి రాజన్నర్యావీవేషీ నోష్ణుతయ్రణోగ్రేణానయషం చరిత్రే నద్యోనవీవే అకాలిదే హరివో బ్రహ్మణవ్యం ధియా స్యామరథ్యస్వదాసా ఆనయింద్రో దూరాధాన ఆసాద విష్ణుకృతమసేయాసదుగ్రహ వోజిష్టేభిర్నృపతిర్వజ్రబాహుః సంగే సమత్సు దుర్మణిః ప్రతన్యూన్ ఆనయింద్రో హరిభిర్జా త్వచ్చార్వాచీనో వసే రాధసే చ ఇష్టాది వజ్రీమఘవాభిరప్సీమం యజ్ఞమనూ నో వాజసాతౌ ఇమం యజ్ఞం తమస్మాకమింద్రపురో దధత్సమిష్యసి కృతం నః స్వగ్నేవ వజ్రేణ సలయేధనానాం త్వయా వయమర్యాజిం జయేమ ఉషన్నుషణ సుమనాపాకే సోమస్య నుషూతస్య స్వధావః వాయింద్ర ప్రతిభృతస్య మధ్వస్వమందసామమదః పృష్ట్యేన ఋషిభిర్నవేభిర్వృక్షోణ భక్వశ్రుణ్యోనజేతా మర్యోనయోషామభిమన్య మానోచ్చా వివగ్నిపురుహోతమింద్రం గిరిర్ణయస్వరాంద్రస్సనా దేవసహసే జాత ఉగ్రహ ఆదర్దావజ్రాం స్థవీరం నభీమగుద్రే మకో సంవసూనాందృష్టం వర్త జనుషాన్వస్తిలరాధసామరీతామఘస్య ఉద్వారుడానస్త విడేవ ఉగ్రాస్మభ్యం దద్ధి పురుహూత రాజ ఈక్షే రాజ క్షయస్య చర్షణీనాముత వృజనామవర్తాశిగోనా శిక్షానరస్స మిథేష ప్రహాపాన్వస్వో రాశిమభినేతాసి భూమిం యాదచ్చే సచ్చాసచిష్టో జనా గణోతి ముహుకాతి ధృష్వ గురుదాసు జిష్టో అంబోధా దాది ద్రవీణం చరిత్రే మానో మర్ధీరాభరాదద్ధిరన్న ప్రదాసు దాత వే భూరియత్తే నవ్యే దేష్ణే సస్తే అస్మింత ముఖ్యే ప్రభ్రవామ భయమింద్రస్తువంతః నోష్ణుతయింద్రనోగ్రేణానయషం చరిత్రే నద్యో ఓనపీపే అకారితే హరివో బ్రహ్మణవ్యం ధియా స్యామరథ్యః సదాసాః ఆయాత్ంద్రోపసముపనయస్తుతమాదస్తు శూరా వావృధానస్తీర్యస్య పూర్వీర్గౌర్నక్షత్రమభిభూతిపుష్యాత్ తస్యేదిహస్తవధృష్ణ్యాని తు విద్యుమ్నశ్చ విరాధ సోదృణ్ క్రతుర్విదచ్చోరాక్షాత్మాంతరుత్రోభ్యస్తి కృష్ణీ ఆయాంద్రో దివా పృథివ్యా భక్షుస ముద్రా దుత బాపురీషాత్ స్వర్ణ రాధవాసేనో మరుత్వాన్ పరాపతో వాసదానాధృతస్య శూరస్య రాజో బృహతో జయీ శేతముష్టవామ విదథేష్మింద్రం యో వాయునాజజ దిగోమాదేషు ప్రదృష్ణ్యానజ దివస్యో అచ్చ ఉపయో నమో నమశిస్తభాజన్ నియత్తివాజం జనజన్యదధ్యై పూర్వమారా ముక్తైరేంద్రం కణ్వేదసదానేషు హోతా ధిషాయతి ధిషణ్యంతః శరణ్యాన్ సదమం కో అద్రీమౌ సిజస్య గోహే ఆదురోషా పాస్త్యస్య హోతాయో నో మహాన్ సంవరణేషు వన్నీః శత్రాయతీం భార్భరస్య వృష్ణస్య శక్తిసుష్మస్తు పతే భరాయ గుహాయతీ మౌసిజస్య గోహే ప్రయద్ధియే ప్రాజసే మదాయ వియద్వరాహం శివర్వదస్య వృందే వయోభిర్జిందే అవాంజవాంసి వియద్గౌరస్య గభయస్య గోహే యదీవాజాయ శుద్ధ్యో వహంతి భద్రాదేహస్తాసుగోదపాణీ ప్రయంతారాహస్తు పతే రాధ ఇంద్ర కాదేనిషత్తిమోమత్సిన్నోదుహర్షేదావు ఏవస్వైంద్ర సత్య సమ్రాడ్ఘంతా భృత్రం వరీవ పూరవేక పురుష్ుతక్రత్వానశ్రద్ధిరాజో భక్షీయతే సోదీర్యస్య ోష్ణుతయింద్రనుగృణానయిషం జరిత్రే నద్యోనపీపే అపరాదితే హరిభో బ్రహ్మణవ్యం ధియా వరథ్యస్ దాసాయింద్రో జుషేయచ్చవష్టితన్నో మహాన్ కారతి సుష్మ్యాచీత్ మఘవాసోమ ముక్తాయో అస్మానం సమసా బిభ్రదేతి వృషావృషం ధిం చతురశ్రిమస్యన్ ఉగ్రో బాహుభ్యాన్ృతమస్వజీవాన్ శ్రియే పరుష్ణే ముషమానూర్ణాంగ్యస్యాః పర్వాణి సఖ్యాయ విద్మే యో దేవో దేవత మోజాయమానో మహోవాజేభిర్మహద్భిశ్చ సుష్మైః దధానో వజ్రం బాహ్వోరుసంతం యామనే నరేజయత్ ప్రభూమ విశ్వారోధాంసి ప్రపతశ్చ పూర్వేద్యౌ విశ్వాజనిమన్రేజ దక్షాః మాదరాభరది సుష్మ్యాగోర్మృహత్పరిజ్వన్నోనుబంధవాదాూత ఇంద్రమహతో మహాని విశ్వేష్విత్సవణేషు ప్రవాచ్యాూరధృష్ణో ధృషదాద దృష్ట్వా నహింవజ్రేణ సమసా వివేషీ సత్యాదు విన్వం విశ్వా ప్రధేనవస్య శ్రతే వృష్ణవూధ్నాః ేణమణోభిజానా ప్రసింధ భోజవసా చక్రమంత అత్రాహ దేహరి వస్తావు దేవీరవోభిరింద్రస్తవంతస్వసారీమను ప్రమజో బద్వధానా దీర్ఘామను ప్రసీదం చందయ్యై విపీడే అంసర్మధ్యోన సింధురాత్వా సమీ సమానస్య శక్తి అస్మద్రక్సు సుజానస్య యమ్యా ఆదున్నరస్మిన్ దివ్యోజ సంగోహ అస్మే వరిష్ఠాగ్రన్ హిజ్జేష్ఠాగ్రమ్నాని సత్రాసహురే సహాంసి అస్మభ్యం వృత్రా సుగనాని జయమధర్వర్షో వర్చస్య అస్మాకమిత్సుగ్రన్ హిత్వమింద్రాస్మభ్యం చిత్రాంగుపమాహి వాజాని అస్మభ్యం విశ్వాయుషన పురం ధీరమాగం సుమాఘవన్ బోధి గోదా నోష్ణుతయింద్రణోగ్రేణానయిషం జరిత్రే నద్యో నవీపే అకారితే హరివో బ్రహ్మణవ్యం ధియా స్యామరథ్యస్వ దాసాః తృధత్కస్య హోదరుజ్ఞం జోషాణో అభిసో మమూధాః తిబన్ను స్వాదో జుషమానో అంధో వవక్ష విశ్వస్సు జతేధనాయ కో అస్య వీరస్య ధమాద మాపసమానం సుమతిభిః కో అస్య తదస్య చిత్రం చేకితేక దూతే హృదే భూవచ్చ సమానస్య యజ్ఞోః కథా శృణోతి హూజమానమిందః కథా శృణ్వన్నవాసామస్య వేద కా అస్య భూర్వీరుపమాతయోః కథైనమాహుఃపూరింజరిత్రే కథా సమాధశ్చ సమానో అస్య న తదభిద్రవీణం దీధ్యానః దేవో భూవన్న వేదామృతానాం మనోజగృభ్వా అభియజ్జుజోషత్ తథాగతశ్చోషసోజ్యోష్టౌ దేవో మత్తస్య సఖ్యం జూజోష తథాగతస్య సఖ్యం సగృజ్యోజే అస్మిన్ కామం సుయుజం తదస్రే హిమాదవత్రం సఖ్యం సగృభ్య కదానుజే భ్రాత్రం రబ్రవామ శ్రియే సుదృశోపూరస్వర్గాస్వా అర్ణచిత్రతమవిషరాగోః ృహంజిఘాం సంధరతమీంద్రాంకే దిగ్మాజసే అనీకాణయాన భుగ్రో దూరే అజ్ఞాతాఢసోపబాధే ఋషి సుహృధస్ సంతి పూర్వేర్వృతస్య ధీర్వృజిరాని హంతి ఋషస్య శ్లోకోపధిరాత దర్దకర్ణా బుధాన సృజమాన ఆయోః ఋతస్య దృఢాధరుణాని సంతి పురూణి చంద్రావపూషే వపూంషి ఋతేన దీర్ఘమీషనంత వృక్ష ఋతేన గావ ఋతమామీవేషుః ఋతంజే మాన ఋతమిద్వానో త్రిదస్య దృక్పస్తు రజావో గవ్యుః ఋతాయ పృథ్వీ బహువే గభీరే ఋతాయ ధేనూప రమే దుహాతే ృణానయుషం చరిత్రే నద్యో నీపే అకారితే హరివో బ్రహ్మణవ్యం ధియా శ్యామరథ్య సదాసాష్ణుతి సవద సూనమింద్రమర్వాచీరం రాధ సావర్తతే నదిర్హి వీరో గృణతే వసూ నిసకోపదిర్నిషిధానం నో జనాసః సవృత్రహత్యేహవ్యస్సయేర్భ్యస్స సుష్ఠో దయింద్రః సత్యరాధాః సయామన్నామఘవామత్యాయ బ్రహ్మణ్యతే సుష్వదేవరీబోధాత్. తమిన్నరో విహ్వయం తే సమీకేరీరిక్వాంసస్తన్వః కృణ్వతత్రా త్యాగముభయాస్మండలస్తోకస్య తనయస్య సాతౌ క్రతూయం దీక్షితయో యోగ ముద్రాదుషానాసో విశో అన్న సాతౌ సంయద్విశో వృత్రంత యుద్ధ్మా ఆదిన్నేమ ఇంద్రయంతే అభీకే ఆదిద్ధనేమ ఇంద్రియం జయంత ఆదిత్పత్నిః పూరోడాసం విరిచ్యాత్. ఆదిత్సోమో విపవృచ్చాదసుష్వేనాదిజ్యూజోషవృషభం యజధ్యై ఋషోచ్చస్మై వరీ భోజిత్తేంద్రాయ సోమముసతే శృణోతి సద్ధీనే నమనసారీవే నన్నమిత్సఖాయం కృణుతే సమత్సు యయింద్రాయ సునవత్సోమ మద్యపదాత్పత్తిరుతభృజాదిధానాః ప్రదీమనాయో ఋషధా నిహర్యం తస్మిన్ దధగృహం సుష్మమింద్రాః యదా స వర్యం యచే దృఘా వా దీర్ఘం యదాదిమభ్యఖ్య దర్జః అధిక్రదద్వృషణం పద్మ్యచ్ఛాదురో నానిశీతం సోమశుద్భిః భూయసా వస్త్రమచరత్కనీయో విక్రీయో అకానిషం పునర్యన్ భూజ సాకనీయో నారీరే దీనా దక్షా విదూహంతి ప్రవాణం జీవం దశభిర్మమేంద్రం క్రీణాతి ధేనుభిః యజా వృత్రాణి జంఘనదధైరం మే పునర్దదత్ నో శృతయం రణో క్రీణానయషం చరిత్రేణ్యోనపీపే హరిభో బ్రహ్మణ్యం ధియాస్యామరత్యస్తాసా దేవకా మగుసన్నింద్రస్త సఖ్యం జోజోషేప సేపాజాయసమిద్ధే అగ్నౌ సుతమయీటే ఓ నామవచ సా సోమ్యాయమనాజుర్వా భవదివస్తభుస్రా కలింగస్యుజంగస్భ్రాత్రం వృష్టి కవలేకూతి ఓ దేవానామో అద్యాణీతే జ్యోతిరీటే కశ్యాశ్వినా అగ్నిశ్రుతశ్యాం సోపంది మనసా వివేణం తస్మా అగ్నిర్భారత శర్మయం సంజోగ్మస్యాత్ సూర్యముచ్చరంతం ఇంద్రాయ సుభామేత్యాహనరేణర్యాయ నృతమాయ నృణా నతం జీరం దివహోరభ్రావుర్వస్మాది శర్మయం సత్ ప్రియస్సు ప్రియలింద్రే మనాయ ప్రియస్సు ప్రావీ ప్రియోహస్య సోమీ సుప్రావ్య ప్రాజుడారేణ వీరస్సుష్మే పత్నిం కృణుతే కేవలేంద్రాః నాజుష్మే రాభిర్న సఖాన జామిర్జుష్ప్రావ్యో వహంతే దవాదః నరేవదా పణినా సఖ్యమింద్రో సున్వదాసు సపాః సంగృణీతే ఆశ్రవేదక్షిరదిహంతి నగ్నం విదుష్ణజే భద్రజే కేవలోభూత్ ఇంద్రం పరేవ రే మధ్యమా స ఇంద్రం జాంతోపాసిదా స ఇంద్రం ఇంద్రం క్షియంత బుధయుధ్యమానానింద్రం నరో వా జయంతో భవంతే అహం మనోరభవం సూర్యస్తాహం కక్షీభాం కృషిరస్మిప్రాహ అహం గుత్సమాజునేయం కవిరుసనామస్యతామా అహం భూమి మదదామార్యాహం వృష్టిం దాసు హేమత్యాయ అహమోహనయం వాపసానామ మా దేవాసో అనుకేతమాయన్ అహం పురోమందసారోవ్యీరం నవ సాకం నవతి సంవరస్య సతతమం వేశ్యం సర్వదా దాదివో దాసమతి జిగ్మంగతామం ప్రజున విభ్యో మనదో విరస్వ్రస్యేనేభ్య ఆసుపత్వాః అచక్రయాగస్వధయా సుపర్ణో హవ్యం భరన్మన వే దేవజుష్టం భరద్యది విరతో వేబీజాన పథోరుధామనో జవా అసర్జి తూయం జయౌ మధూనా సోమ్యే నోతస్రవో వివిదేశ్యేనో అత్ర జీవీశ్యేనో దదమానో అంశం పరావతశ్చ గుణో మంత్రం మదం సోమం భరద్దాదృహాణో దేవామాన్ దివో అమష్మాదుత్తరా దాదాయ ఆదాయ శ్యేనో అభరత్ సోమం సహస్రం సవాన్ అయుతం చ సాకం అత్రాపురం ధీరజహాదరా ధీర్మదే సోమస్య మూరా అమూరః గర్భేణ సన్నన్వే నామవేదమహం దేవానాం జనీమాని విశ్వాః శరం మాపురాజ శీరక్షన్మధశ్యేనో జవసా నిరదీయం నఘాతమామభజోషం జవారా భీమా సత్వక్షదా వీర్యేణ ీర్మాపురం ధిరజహాదరాదీర్మాతాంగతరచ్చోసూమాన అభయచ్చేనో అశ్వనేధద్యోర్వియజ్జదివాత భూపురం ధిం సృజజ్జదస్మా అవహ క్షిపద్యాం మృదాలురస్తామన సాభురణ్యన్ ఋజిప్యజీమింద్రావతో న భుజ్యం శ్యేనో జారబృహతో అధిష్ణో అంతఃప్రదత్పదత్యస్తపన్నమధయామాని ప్రసీదశ్చలద్వే అధశ్వేతం కలసంగోభీరత్తమావిద్యానం మఘవాః శుక్రమంధాః ప్రజాతం మధ్వో అగ్రమింద్రోమదాయ ప్రతిధత్తిమధ్యై రోమదాయ ప్రతిధత్తిమధ్యై స్వాయుపతత్సోపసఖ్యైంద్రో అపోమనవే సశ్రుతస్కః అహన్నహిమరీనా సప్త సింధూనపా వృణోదపీహితే వఖాని స్వాయుని హీరత్సూర్యస్యేంద్రశ్చక్రం సహసా సద్యయిం అధిష్ణునా బృహదా వర్తమానం మహోద్రుహో అపవిశ్వాయుధాని అహన్నింద్రో అదహదగ్నిలింగో ప్రాదస్యోన్మధ్యం దీనాదభీకే దుర్గే దూరోణే క్రత్వానజాతా గురు సహస్రా సర్వాణి బర్హీత్ విశ్వస్మాత్సీమధమాన్విశోదాసీరకృణోర ప్రశస్తాః అబాధే ధామేణ తమ్ నిశత్రో నరిందే ధామ ప్రతిమధత్నైరేవా సోమోర్వమశ్యంగోః ఆదర్దృతమపీహితాన్యస్రారిహిషసుభోక్షాశ్చిత్తదృతానాహానస్తుతగుపవాజేభిరుచీంద్రజారిహరీభిర్మందసానః చిరస్థిధర్యస్వనాపురోన్యాంగోషేభిర్గ్రహాణ సచ్చరాధాః ఆయిష్మాయాధినర్యశ్చికిత్వాన్భూయమానస్తోతృభిరుపాయజ్ఞం స్వశ్రోయో అభీరుర్మణ్యమానశ్చుష్మానేభిర్మదతిసంభవీరైః శ్రావయేతశ్చ కర్ణా వాజయధ్యైష్టామలప్రదిశం మందగద్యైః ఉద్వారుషానోరాధసేతుభిష్మాంకరం నయింద్రస్వతీర్థాభయం చ అచ్చాయోగంతానాధమానభూతీథా విబ్రహ్మవమానం గృణంతం ఆసూన్ సహస్రాణి శతాని వజ్రబాహుః సోమఘవన్నింద్ర విప్రాః వయం తే శ్యామ సూరయో గృణంతః వేదానాసో బృహద్దీమత్సరాయ కార్యస్య ధావనే పురుక్షోః నగీరేంద్రోమజ్రాయాంగస్తి వృత్రహన్ సంక్రాతే అనుకృష్టయో విశ్వాః చక్రేవావృతుః సత్రా మహాంగాదిశ్రుతః విశ్వే జనే ధనాత్వా దేవాస ఇంద్రయుధుః యదహానక్రమాదీరః యద్రోదవాధికేభ్యశ్చక్రం కుత్సాయయుధ్యతే గుణాయయింద్రసూర్యం యత్ర దేవాంగృఘాయతో విశ్వాం అయుధ్యయే కలిత్ త్వమింద్రవనోంగ్రహన్ యత్రోదమర్త్యాయకమరీనాజింద్రసూర్యం రాభస్వతీభిరేతసం ృత్రహన్మన్యుమత్తమః అత్రాహదానుమాదీరః ఏతద్ధేదుతవీర్యా అమింద్రచకర్తపౌంస్యం స్త్రియం యద్దుర్హణాయుమం వధేర్దుహితరం దివః దివశ్చిద్ఘాదుహితరం మహానాహీయమానాం పురాసమింద్రసంపీనక్ అపోషా అనసస్సరత్సంపిష్టాదః విద్యుషీ నియత్సీం శిశ్నధృషా ఏతదస్యా అనస్సయేసు సంపిష్టం విపాస్యా సారసీం పరామతాః ఉదసింధం విబాల్యం వితస్థానామధిక్షమి వరిష్ఠాయింద్రమాయయాః ఉత సృష్ణస్ ధృష్ణుజా ప్రవృక్ష అభివేదనం పురోయతస్ సంపిణక్ ఉత దాసం కౌలితరం బృహద పర్వతాదధి అవాహాహన్నింద సంభారం ఉత దాసస్య వర్చిన సహస్రాణి శతావధీ అధిపంచ ప్రదీవ ఉదత్యం పుత్రమగ్రువః పరావృత్తం సదక్రతు ఉక్షేష్మింద్రాభజత్ ఉదత్యా దుర్గసాయదో అస్మాదారాసజీపతిః ఇంద్రో విద్వాన్ అపారయత్ ఉదత్యా సత్యాయా సరయోరింద్రపారదాః అర్ణా చిత్రరథావధీః భరద్వాజాహితానయోంధం శ్రోణం చ వృత్రహన్ నదత్తే సుమ్నమష్టవే శతమస్మన్మయీనాం పురామింద్రోవ్యాస్యత్ దివో దాసాయ దాశుషే అశ్వాపయద్దభీతాయ సహస్రాత్రింశతం హతైః దాసానామింద్రో మాయయా సఖే దుదాసీ వృత్రహన్ సమాన ఇంద్రగోపాదిః యస్తా విశ్వాని జిచ్చుషే ఉత నూనం యదింద్రియం కరిష్యాయింద్రపౌంస్యం అజ్ఞానగిష్టదామీరత్ వామం వామంత ఆదురే దేవో దధాత్తర్జమా వామం పూషా వామం భగో వామం దేవః కరూరతి అజానశ్చిత్రాభూవదూతే సదా వృధ సఖా కజా సతిష్టయా వృతా కస్వా సద్యోమదానామం హిష్టో మత్సదంధసః దృఢాజీ దారు దేవసు అభీషు నస్వఖీ నామ వితాగర్దృణాం సతంభవాస్యూతిభిః అభినావృత్స్వచక్రన్న భర్తమర్వతః నియద్భిశ్చర్షణీనాం పదే భగచ్చసి అభక్షిసూర్జేసచ్చక్రాణీదన్విరే అధత్వే అధసూర్యే ఉదస్మాహిత్వా బాహురిన్మఘవానం సజీపతే దాహారమపి దీర్ఘం ఉతస్మా సద్యజిత్పరీషసమానాయ సంవతే రుచిం మంహసేవసు నహిష్మాతే సహనచనరాధోవరం త ఆమురాః నరచ్చోత్రాణి కరిష్యతః అస్మా అవంతుతే సతమస్మాన్ సహస్రభూతయః అస్మాన్ విశ్వాః అభిష్టయః ేణీష్టలక్ష్యాయ స్వస్తజే మహోరాజే దివిత్మతే అస్మాభిద్ధి విశ్వేంద్ర రాజావరీణ అస్మాన్ విశ్వాభిరుచిభిః అస్మభ్యంతాంగమావృధి ప్రజాంగస్తే భగోమతః నరాభిరింద్రోచిభిః అస్మాకం దృష్ణ్యారథోద్యుమాంద్రానవచ్చుతః గవ్యరస్మయీయతే అస్మాకముత్తమం కృధిశ్రవో దేవేషు సూర్య వరిషిష్ఠం జామీవోపరి ఆరున ఇంద్రవృత్రహన్నస్మాకమర్ధమాగాహి మహాన్మహీభిరుచిభిః భ్రమిశ్చిద్భాసిదూతు జలాచిత్రచిత్రిణీష్వా చిత్రం క్రీణోశ్రూతయే దభ్రేభిశ్చిచ్ఛసీయాం సంహంసి వ్రాధం తమోజసా సఖీభిర్యే త్వే సజాః వయమింద్ర త్వే సజాః వయం ద్వాభినో నమః అస్మాదిలవ సరశ్చిత్రాభిరద్రివో న భజ్యాభిరుచిభిః అనాదృష్టాభిరాగాహి భూయామోషుత్వావతస్సఖాయ ఇంద్రగోపాదః ఇషో వాజా జగృష్వాయే త్వం హ్యేకయీశీషయింద్రవాజస్య గోపాతః సనాయంధి మహీవిషం నరత్వావరణతే అన్యథా యద్దిత్సాసి స్తుతో మఘం ఇంద్రగిర్వణః అభిత్రాగోత మా గిరానోషత ప్రదాపనే ఇంద్రవాజాయ విష్మాయే ఆజామంద సాన ఆరుజ పురోదాసీరీత్యే గృణంతి వేధసో జానీ చకర్థ పౌంస్యాంద్రగర్మణ హరీవృధం తగోత మాయింద్రత్వే స్తోమ వాహస ఐషూధా వీరవ్యసాహిద్దిశస్వ తామసీంద్రసాధారణస్వామహే అర్వాచీనోపశోభాస్మే సుమత్స్వాంధస సోమానామింద్రసోమపా అస్మాకం తామతీనామా సోమ ఇంద్రయచ్చదు అర్వాగావత్తజాహరీ పురోలాసం చ నోఘసో జోషజా సేగిరశ్చన మధూజురి వయోషణాం సహస్రం యదీనాం యుక్తానామింద్రామీమహే శతం సోమస్య కార్యాః సహస్రాదే సదా వయంగపామాచ్చా వయామసి అస్మత్రారాధయేతుతే కలసానాం హిరణ్యానామధీమహి భూరిదాసి వృత్రహన్ భూరిదా భూరి దేహి నోమాదభ్రం భూర్యాభర భూరిహేజింద్రదిత్ససి భూరిదాహ్యసి శ్రుతః పూరుత్రాసూరవృత్రహన్ ఆనో భయస్వరాధసి పతే భద్రో వేదక్షణ సంసామి ఘోషణో నపాత్ మాభ్యాంగా అనుశిశ్రదః కనీనకేవ విద్రదేన వేద్రుపదే అద్భరే తభ్రూయామేషు శోభేదే అరంభుస్రజామే రమనుస్రజామే బభ్రూయామే శ్వశ్రుధాః భద్రం నో అపి వాతయమనాః హరిః ప్రభుభ్యో దూతమివ వాచమిష్యముపస్థిరే స్వైతరీం ధేనుమీరే ేవాతూరాస్తరణిభిరేభైః పరిద్యాం సద్యో అపసో బభూవ యదా రవక్రం ఋభవః పితృభ్యాం పరివిష్టివేషణా దంశనాభిః ఆదిదేవానాముపసఖ్యమాయం ధీరాసః పుష్టిమవహన్మనాయై ేతక్రుః పితరాయువానాశనాయూపే వజరనాశయానా దేవాజో విభ్వాంగృభురింద్రవంతో మధుత్సరసో నోమంతు యజ్ఞం యత్సంవత్స మృభవో కామరక్షం యత్సంవత్స మృభవో మా అభింసన్ యత్సంవత్సమభరన్భాసో అస్యాస్తాభిస్తమీభిరమృతత్వమాసు జ్యేష్టాహతమసాద్వాకలేతి గణీయాంద్రేంద్రేణ భామేత్యాహ కనిష్టాహ చతురస్కలేతి త్వష్టానుభవస్తత్వాన యద్వచో వః సత్యమో జౌన్నర ఏమాహి చక్రురనుస్వధా మృభవో జగ్మువేతాం విభ్రాజమానాం సమసాంగహేవామేణ త్వష్టా చతురో దృష్ట్వాన్ ద్వాదశోన్యదగోజ్యస్యాదిచ్చేరణం ప్రభవః ససంతాః సుక్షేత్రా గృణ్వన్ననాయం తసింధోన్ధన్వా తిష్టన్నోషధీర్నిమ్నమాపాః చక్రు సువృతం రేష్టా ధేనుం విశ్వజు ధ్రువం విశ్వరూపాం కదాక్షన్ భవరయస్వరస్వరస్వభస్తాః అభోజూషంగదేవాదీధ్యానా బాజో దేవానామేంద్రశర్భుక్షావరుణస్ విద్వా ే హరీ వేదోక్తం దయింద్రాయ చక్రస్వయుజాయే అస్వా ే రాజస్పోషం ద్రవీణాన్యస్మే ధత్తర్భవ క్షేమయంతో నమిత్రం ఇదరాన్న పీతి ముదవోమదం ధర్ణ హృదే శ్రాంతస్య సఖ్యాయ దేవా తే నూనమస్మేర్భవో వసూని తృతీయే అస్మిన్ సవనే దాత ప్రభర్విభావాజగింద్రో నోమక్షేమయజ్ఞం రత్నధేయోపజాత ఇదాహివోధిషణా దేవ్యం నామదాత్ ప్రీతిం సంవదా ఆత్మదావః ఇదారాసో జన్మ నో వాజరత్నావృతృభిర్భవో మాదయధ్వం సంభోమదాత్మద సంపరం ధిస్వీరామస్మే రజిమేరాయధ్వం అయం వో యజ్ఞర్భవో కార్యమామనుష్ప్రతివో దధిద్వే రోచ్చాజుషానాసో అస్తురభూత విశ్వే అగ్ర్యోతమాజాః అభూద్వో విధరేరత్రదేయ విధానరోధాసుషేమత్యాయ విభేదాభవో ధనే భోమహి తృతీయం సమనం వదాయ ఆవాజాతోపనర్భుక్షమోనరోద్రవీణ సోగృణానా ఆవక్పీతరోభిత్తే అన్నామిమాహస్తం నవస్వాయి వద్మన్ ఆనవాదస్తవసోజాతనోపేమం యజ్ఞం నమసా హూయమానాః సూరయోయస్తమధ్వ పాదరత్నధాయింద్రవంత సజోడా ఇంద్రవరుణేన సోమం సజోడా పాహి గర్వణో మరుద్భిః అగ్రేవాభిర్మృతుమాభిః సజోషాగ్నాస్పత్నీభిరత్నదాభిః సజోషాః సజోషాసాదిక్తేర్మాదయధ్వం సజోషా సర్వభవః పర్వతేభిః సజోషసో దేవ్యేనా సవిత్రా సజోషస సింధుభిరత్నదేభిః యే అశ్వినాయే విదరాజభూతీయేనం దక్షర్భవో యే అశ్వా యే అంసత్రాజర్ధగ్రోదశీలే విద్భో నరస్వపత్యాని చక్రుః యే గోమంతం వాజవంతం సువీరం రయం ధత్తవసుమంతం పురుక్షం తే అగ్రే పార్భవో మందసానాస్మే ధత్తజే చ రాతిం గృణంతి నాపాభూతనవో దీదృఢామాణి స్వస్తార్భవో యజ్ఞే అస్మిన్ సమింద్రే నమదసం మరుద్భిః సంరాజభిరత్నధేయాయ దేవాః ఇవో